الله الله الله الله Oh! وَمَن يَعْصِ اللَّهَ الله الله الله الله وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا يا كعبد وريا Yeah.